యోగతత్వోపనిషత్పంచభూతజయము. యోగతత్వోపనిషత్పంచభూతోపాసన విధి. యోగతత్వోపనిషతారోప్యం. ఈ విధంగా పంచ భూత ధారణ నిర్వర్తించుటచే అట్టి విచక్షణాశీలుడగు యోగి దృఢమైన శరీరము పొందుచున్నాడు. మృత్యువు అతనిని సమీపించదు. అనగా మార్పు ఉచేర్పులు లేని అమృతమగు ఆత్మతో ఏకస్వరూపియే ఆనందించగలడు. అట్టి యోగివరణ్యుడు మహామతి అయి ప్రళయ సమయంలో కూడా అహం బ్రహ్మాస్మి అను రూపముగల బ్రాహ్మీ స్వరూపము నుండి చ్యుతి పొందడు. యోగి అందుకొరకే ఆ విధంగా ఘటిక షష్ఠి ధ్యానమును ప్రాణ అపాన మనో బుద్ధి జీవాత్మ పరమాత్మల ఏకరూప అఖండతత్వమును ఎల్లప్పుడూ ధ్యానము చేయవాడే ఉండుగాక. పంచభూములలో ఒక్కొక్కదానిని ఆత్మయందు ఆరోపించి ఆత్మాకాశ విహారము ధ్యానము చేయుట ఘటిక షష్ఠి ధ్యానము. సగుణ ధ్యానము ప్రాణపానములను నిరోధించి స్వీయ హృదయాకాశములో ఇష్ట దైవము యొక్క రూపమును ప్రతిక్షేపించి ధ్యానించటము సగుణ ధ్యానము అగుచున్నది. సగుణం ధ్యానం ఏతత్స్యాత్ అణిమాది గుణప్రదం. అట్టి సగుణ ధ్యానము లేక సగుణ హృదయాంతర్గతోపాసన అణిమ మొదలైన సిద్ధులను ఆ ఉపాసకునికి ప్రసాదించగలదు. అయితే ఉత్తరోత్తర స్థితిలో భక్తుడు ఇష్ట దైవమునకు సర్వసమర్పణ చేస్తూ ఉంటాడు. ఆత్మానుభవాసేమే ఉత్తమ భక్తుని స్వభావమై ఉంటుంది. అణిమాది సిద్ధులు కాదు. నిర్గుణ ధ్యానము అటు తరువాత సగుణ ధ్యానము నిర్వర్తించుచూ ఉండగా ఆ యోగి క్రమంగా స్వభావంగానే ఇన్ అనాచురల్ సీక్వెన్స్ నిర్గుణ ధ్యానయుక్తుడు అగుచున్నాడు. గుణములకు ఆధారమై ఈ జగత్తులన్నీ తన సంప్రదర్శనమగుచు దీనికంతటికీ వేరేయున్న ఇష్టదేవము యొక్క కేవల చైతన్య స్ఫూర్తిని ఆరాధించనారంభించుచున్నాడు. అట్టి సర్వాధారము సర్వస్వరూపము సర్వమునకు వేరైనది సర్వవస్తురహితము కేవలము అగు మహత్తరతత్వమే నా స్వామితత్వము అని తెలుసుకొనుచూ ప్రార్థించసాగుచున్నాడు. నా స్వామి ఎక్కడో లేడు, మరి ఇక్కడే ఉన్నారు. ఎట్లా ఉన్నారు? ఏ రూపంగా ఉన్నారు? విగ్రహంగా లేక పఠంగా భౌతికమనో హస్తములచే పూజించబడుచున్న స్వామి నాకు కనబడే సర్వజీవులందరిలో ఉన్నారు. సర్వజీవులుగా ఉన్నారు. ఈ విశ్వమంతా విశ్వేశ్వర రూపమే. అన్ని నామములు ఆయనవే. కాబట్టి ఆయన ఒక పేరు కాదు, నామరహితుడు. అన్ని రూపములు ఆ నా ఇష్టమైన దైవస్వామియే. కనుక ఆయన దివ్యరూపుడు. అన్నీ ఆయన రూపాలే కాబట్టి రూపరహితుడు కూడా. రూపముల దృష్ట్యా అపరిమితుడు. ఒక నాటకములో కనిపించే నాటకములోని స్వభావములన్నీ ఆ నాటక రచయిత యొక్క రచన కళ నుండి బయల్వెడలుచున్నాయి కదా. అట్లాగే ఈ జగన్నాటకములోని ఈ వేరు వేరు జీవులు వీరివీరి వేరు వేరైన స్వభావములు ఇవన్నీ జగన్నాటకములోనివే అయుండగా జగన్నాటక సూత్రధారియగు నా ఇష్ట దైవము నుండే ఇవన్నీ బయల్వెడలుచున్నాయి. అయితే నాటక రచయితలో ఈ పాత్రలు స్వభావములు ఆయనలో ఉన్నాయని అందమా? నాటకము రచయిత యొక్క కళాత్మకమగు నాటక రచన విశేషమేగాని నాటకములోని నాయకుడు ప్రతినాయకుడు మొదలైనవి రచయితలో అంతర్గతముగా లేవు. అట్లాగే నా ఇష్ట దైవమునందు ఈ జీవులు లేరు, జగత్తులు లేవు, ఆయనలో ఇవేవీ లేవు. కాని ఇవన్నీ ఆయన నుండే బయల్వెడలుచున్నాయి, ఆయనయందే కనిపిస్తున్నాయి. అందుచేత నా స్వామి పురాణ పురుషుడు, కవి, ఆది, సర్వము తానైనవాడు, సర్వమునకు వేరైనవాడు. ఈ విధంగా సగుణధ్యాని తన ఇష్టదేవమును నిర్గుణ గుణాతీత తత్వముగా ఆరాధించనారంభిస్తున్నాడు. ఇన్ని రూపాలలో ఇన్ని రూపాలుగా ఉన్నది ఆయనే అను దర్శనమును చేయటం మొదలెడుచున్నాడు. నిర్గుణ ధ్యానయుక్తుడు సమాధి ఈ విధంగా సగుణోపాసన నుండి ఆ ధ్యాని క్రమంగా సర్వాత్మకుడగు పరమాత్మ ధ్యానరూపంగా నిర్గుణోపాసనయందు ప్రవేశిస్తున్నాడు. అటుపై సమాధినిష్ఠుడు అగుచున్నాడు. నిర్గుణధ్యానయుక్తస్య సమాధిశ్చ తతో భవేత్. సర్వములోనూ సర్వముగాను ఉన్నది ఆ నా ఇష్టదేవముగు పరమాత్మయే. మరి నేనెవ్వరు? అన్ని రూపములలో అన్ని రూపములుగా ఆయనయే ఉన్నప్పుడు నేనుగా ఉన్నది కూడా ఆయనయే అయి ఉండాలి కదా. ఆయనకు వేరుగా నేనెక్కడుంటాను? కనుక నేను నాది అననదంతా కూడా ఆయనయే. ఆయనదే, నేను ఆయనకు వేరుగా లేను. సోహం, ఆయనే నేనుగా నీవుగా జగత్తుగా ఉన్నారు. ఆహా, తెలిసింది, నేనే ఇదంతా. తత్వం, సోహం, ఇదం అహమేవ. ఇట్టి ప్రాణ అపాన మనోబుద్ధి జీవ బ్రహ్మ మమేకత్వానుభవమే సమాధి. నిర్గుణోపాసకుడు అటువంటి సమాధి యందు భక్తియోగ జ్ఞాన సమన్వితుడై స్వాభావికంగా ఏకమక్షరము సర్వము అగు కేవలానంద సమగ్ర స్వస్వరూపమునందు ప్రవేశించుచున్నాడు. పరమాత్మయే నేనుగా ఉన్నారు. నా యొక్క సమస్తము ఆయనదే. నేను ఆయన ఏకమే. కనుక అన్ని రూపాలుగా జగత్తుగా ఇదంటికి వేరుగా ఉన్నది నేనే. నా సగుణ నిర్గుణ సంప్రదర్శనమే ఇదంతా. అహం సర్వభూతాశయస్థిత అను స్వాభావికమైన అనుక్షణిక కృత్రిమానుభవము అను సమాధి స్వయముగా సిద్ధించినదగుచున్నది. దినం ద్వాదశకేనైవ సమాధిం సమవాప్నియాత్. నిర్గుణ ధ్యానము ప్రారంభమైన 12 రోజులలో సమాధి నిష్ఠుడు విశ్వరూపుడు విశ్వసాక్షి సర్వస్వరూపుడు నిర్విషయ విషయుడు విషయ నిర్విషయుడు అయి కేవలముతో మమేకమై ఉండగలడు. అట్టి సమాధిస్థితి ఇట్టిది అని చెప్పగలిగేది కాదు, వినగలిగేది కాదు. కాబట్టి అనిర్వచనీయ నిర్హేతుక ఆత్మాహం ఆనందం అనబడుచున్నది. మహనీయులు అద్దానిని అనిర్వచనీయ మత్స్థానముగా సూచిస్తున్నారు. దెర్ ఈజ్ నథింగ్ టు టోక్, యూ గో అండ్ ఎంజాయ్, దాట్స్ ఓల్. వాయు నిరోధము ప్రాణాయామము 4 పూటలు x20 సార్లు చే అట్టి మేధావి యగు యోగి జీవన్ముక్తుడు అగుచున్నాడు. జీవాత్మ పరమాత్మల ఏకరూపానుభవమగు సమతావస్థచే అట్టి యోగి లేక ముముక్షవు పట్ల సమాధిస్థితి సిద్ధిస్తోంది. అట్టి సమాధినిష్ఠుడు ఈ క్రింద విధంగా అభయస్వాతంత్ర్యములు కలిగినవాడే ఉంటారు. 1. సదేహ సమాధి యోగ సిద్ధుడు జీవాత్మ పరమాత్మల ఏకత్వము సిద్ధంచుకుని కూడా ఆయన వర్తమాన శరీరము కలిగి ఉంటూనే తదితర జీవులలో జీవిస్తూ సహజీవులను తానున్న పరిసరములను జీవ బ్రహ్మైకి ఆనంద భావన పరిమళములతో నింపివేస్తూ ఉంటాడు. వర్తమాన దేహము మరికొన్ని దేహములో ధారణ చేస్తూనే సమాధిస్థితుడై జగత్తులన్నిటినీ స్వస్వరూపమునకు అనన్యముగా అవిరోధముగా దర్శిస్తూ ఉంటారు. 2. విదేహ సమాధియోగ సిద్ధుడు అంతటిదాకా ఒక దేహముతో యోగ సాధన చేస్తూ ఉన్న ఆ యోగాభ్యాసి సమాధి సిద్ధి పొందినవాడే ఆ భౌతిక దేహమును అధిగమించినప్పుడు సూక్ష్మదేహధారి అయిన ఆతివాహిక దేహిత్వము ధరించినవాడై ఒక చక్రవర్తి తన ఉద్యానవనములో క్రీడా వినోదియే విహరించు విధంగా ముల్లోకములలో విహరిస్తూ ఉంటారు. అనిమ మొదలైన అష్టసిద్ధులు అతనిని తమకు తామే వెంటనంటినవై ఉండగా అతడు భూపాతాళ స్వర్గలోకములలో ఆయా 14 లోకములలో కూడా ఇష్టానుసారంగా సంచరించువాడే ఉంటున్నాడు. భూస్వర్గపాతాల లోకములలో పూజనీయుడై ప్రదర్శనమగుచున్నారు. అతడు క్షణంలో మనుష్యుడుగానో యక్షుడుగానో స్వేచ్ఛగా స్వైచ్ఛచే అగుచూ ఉంటున్నారు. యోగీశ్వరుడై తన ఇష్టానుసారంగా సింహముగానో పులిరూపంగానో ఏనుగుగానో గుర్రముగానో రూపములు దాల్చుచూ స్వేచ్ఛా విహారి అయి ఉంటున్నాడు. మహేశ్వరుడే విశ్వమంతా తనయందు తానే తన స్వరూపముగా దర్శించుచూ ఇష్టానుసారం స్వేచ్ఛ స్వైచ్ఛ విహారములను చేస్తూ యోగయోగీశ్వరుడై ఈ సర్వమును ఆస్వాదించుచున్నారు. నదీనాం సాగరౌ గత్యః యోగ మార్గములన్నిటి అంతిమ ఆశయం ఒక్కటే. అభ్యాసతో భేదః ఫలంతు సమమేవ హి. క్రియాయోగము, భక్తి యోగము, కర్మయోగము, సర్వసమర్పణయోగము, జ్ఞానయోగము, త్రిగుణాతీత కేవల సాక్షియోగము, కేవల కుంభక సమాధియోగము, శ్రీచక్రోపాసనము, కుండలిని సహస్రార ప్రవేశ శివోహం యోగము, ఇవన్నీ కూడా అభ్యాసము దృష్ట్యా వేరు వేరైనట్లు కనిపించినప్పటికీ అంతిమఫలము జీవబ్రహ్మైక్యత్వానుభవమే అయి ఉన్నది. అట్లాగే యోగమార్గములలోని అనేక విధానములు మొదలైనవి కూడా అఖండమగు ఆత్మతో మమేకత్వమే అంతిమ స్థానము. బ్రహ్మ భగవాన్, మహాత్మ, జగదీశ్వర, జగద్గురు. ఇప్పుడు మరొక్కసారి మహాబంధము, మహావేధ బంధము, ఖేచరి ముద్ర, జాలంధర బంధము, ఉడ్డియాణ బంధముల గురించి, యోగ సంసిద్ధత గురించి, కరణి విపరీత అభ్యాసము, తలక్రింద కాళ్లుపైన గురించి, ఆత్మతత్వము గురించి యోగ సాధకుల సౌకర్యమును దృష్టిలో పెట్టుకొని సంక్షిప్తంగా మరికొంత వివరించ ప్రార్థన. విష్ణు భగవానుడు, హే బ్రహ్మదేవ, వినండి. బంధము: ఎడమ కాలి మడమను యోనిస్థానమును లింగస్థానమును తాకించుచు పార్షి నాం వామస్య పాదస్య యోనిస్థానే నియోజయేత్. కుడి కాలును నిఠారుగా భూమిపై చాచి ఉంచి ప్రసార్య దక్షిణం పాదం. చేతితో కుడి పాదమును దృఢముగా తాకించి ఉంచి పాదం హస్తాభ్యాం ధారయేత్ దృఢం. చుబుకమును గడ్డమును హృదయస్థానమును తాకించి ఉంచి చుబుకం హృది విన్యస్య పూరయేత్ వాయునా పునః. పూరకము, కుంభకము, రేచకము ఇడపింగళ ఎడమకుడిల విభాగాలలో ఒకసారి తరువాత మరొకటిగా ప్రాణ నిరోధయోగము నిర్వర్తించటము బంధముగా చెప్పబడుచున్నది. మహాబంధము: ప్రసారతస్తు యత్పాదస్థం ఊరు ఉపరి యోజయేత్. విస్తరించబడిన పాదమును, కుడిపాదమును ఎడమ తొడ యొక్క పై భాగంలో నియోగించి ప్రాణాయామము నిర్వర్తించటము. కంఠముద్ర: మహాబంధము ధరించిన యోగి ఒక్కసారిగా పూరకము చేసి వాయుగతిని కంఠము చుట్టూ త్రిప్పి తెచ్చి కంఠములో నిలువరించి ఉంచటము. మహావేధముద్ర: బంధము లేక మహాబంధము ధరించి రెండు ముక్క పుటములలో గాలిని వేగవంతముగా పీచి సత్వరముగా వదలటమును మహావేధముద్రగా సిద్ధులు ఎల్లప్పుడూ అభ్యసించుచున్నారు, అభివర్ణిస్తున్నారు. ఖేచరి ముద్ర: నాలుకను మడతగా లోనికి కపాల కుహరము కొండ నాలుక వరకు వ్యాపింపజేసి దృష్టిని భ్రూమధ్యాకాశములో నిలిపి ఉంచటము. క్రమంగా భ్రూమధ్య నుండి బ్రహ్మరంధ్రము వరకు గల ఆకాశములో మనస్సుతో విహరించటము. బ్రహ్మరంధ్రమునకు అంతర్బాహ్యముల సంచార యోగాభ్యాసము. జాలంధర బంధము: కంఠమును కుంచింపజేసి హృదయమునందు వాయువును నింపి ఉంచటము. ఇది మూత్యువు అను ఏనుగుకు సింహము వంటిది. ఉడ్యాణ లేక ఉడ్డియాన బంధము: ఇడ పింగళనాడుల మధ్యగల సుషుమ్ననాడి యందు ప్రాణ అపానములను నిశ్చలం చేసి కుంభకమును అభ్యసించటము. ఇవన్నీ యోగ పుంగవులచే విశదీకరించబడుతోంది. యోని బంధము: పాదము యొక్క మడమ భాగములో పాష్ణీభాగేన యోని భాగమును విసర్జకావయము స్థానమును ఎడమకాలి మడమతో గట్టిగా నొక్కి పట్టి ఉంచి యోనిం ఆకుంచేయేత్ దృఢం అపానమును పైకి ఎత్తటమును యోని బంధము అంటారు. అపానవాయువు యొక్క క్రిందవైపు గమనమును నిరోధించి ఆ అపానవాయువును ఊర్ధ్వముగా ఆకర్షించి వెనుకకు మరలునట్లు చేసి అపానం ఊర్ధ్వం ఉత్థాప్య విసర్జన స్థానమును ప్రయత్నపూర్వకంగా కొంచెము బెగదీసి ఉంచి వాయువును వెనుక మరల్చి మాలాధారము నుండి శిరోఫాల భాగము వరకు వాయువును కుంభకము చేసి ధారణ చేయటము ఇది కూడా యోని బంధమగుచున్నది. ఇవన్నీ ఆయా అభ్యాస సూచన విధములైన ముద్రలు. ముద్ర ఒకటి దేహములోని ధారణ హోల్డింగ్, రెండు కేవల కుంభకముతో కూడిన వాయు నిశ్చలత్వము, మూడు మనస్సును బుద్ధితో నిశ్చల రూపంగా నిలిపి ఉంచటము అను మూడు ప్రక్రియలు కలిసి ఉన్నట్టిది యోగ సంసిద్ధి. ఇప్పుడు యోగ సంసిద్ధి ఎప్పుడు జరుగుచున్నది? ఈ ప్రశ్నకు సమాధానం వినండి. ఎప్పుడైతే ప్రాణము అపానము దయర్ దాట్ ఇస్ బీయింగ్ పుల్డ్ ఇన్వర్డ్ ఇన్ టు ద బోడీ దయర్ దాట్ ఇస్ బీయింగ్ పుష్డ్ అవుట్వర్డ్, నాదము బిందువు హృదయ బిందువు, ద సౌండ్ ద పౌంట్ ఆఫ్ ప్రణా వెర్ ఫ్రోమ్ సౌండ్ ఇజ్ ఇమర్జింగ్ ఇష్టదైవ నామోచ్చారణ ఇష్టదైవ భావన శబ్దము భావన ద నెమ్ అండ్ ద సేన్స్, ఇవి ఎప్పుడైతే మూలబంధము చేత ఇంటెన్షనల్లీ కాచిన్ హోల్డ్ ఆఫ్ అండ్ మెయింటెనింగ్ అన్మూవ్డ్ ఏకత్వము పొందినవిగా ఆగుచున్నాయో. ఆలోచన ఆలోచించబడినది ఆలోచించువానితోనూ భావన భావించబడినది భావించువానితోనూ ఏకమైనవిగా ఆగుచున్నాయో అప్పుడు ఆ యోగాభ్యాసి యోగ సంసిద్ధి పొందినట్లే. నాత్ర సంశేహ, ఇందులో అనుమానమే లేదు. విపరీత కరణి అభ్యాసము. మానవుని శరీరము పాదములు నేలను తాకుచు కపాలము ఊర్ధవముగా నిర్మితమై ఇద్దానియందు పంచప్రాణ పంచ ఉప ప్రాణములు వాటి వాటి ధర్మములను అనుసరిస్తూ ప్రవర్తిల్లుచున్నాయి కదా. అధః శిరశ్చ శిరస్సును నేలకు తాకించుచు పాదః ఊర్ధ్వము పాదములను ఊర్ధ్వంగా పైకి ధారణ చేయోగము అవిపరీతకరణి. మొదటిరోజు అక్షణకాలము క్షణం సాత్ ప్రథమే దినే, తరువాత నుండి రోజుకు ఒక్కో క్షణము చొప్పున అధికంచేస్తూ క్షణాచ్ఛ కించిత్ అధికం దినే దినే. ఈ కరణి విపరీత యోగము అభ్యసించాలి. అట్టి యోగాభ్యాసి పట్ల జఠరాగ్ని వివర్ధిని. దేహంలో జఠరాగ్ని వృద్ధి కాగలదు. ఆకలి పెరుగుతుంది, బాగా తినాలనిపిస్తుంది, తిన్నది చక్కగా జీర్ణమవుతుంది, అజీర్ణము అల్పంగా ఆహారము తీసుకునే బలహీనత తొలగుచున్నది, అల్పముగా ఆహారం తీసుకునే అలవాటు చేత అల్పాహారో యది భవేత్ అగ్నేహ దేహం హరేత్ క్షణాత్. యోగభ్యాసి పట్ల ఆహారం యొక్క ఆవశ్యకత పెరుగుతుంది. ఆహారం తగినంత తీసుకోకపోతే జఠరాగ్ని దేహమును ప్రేగులను దహించగలదు. జఠరాగ్ని పెరుగుటచే ఆహారము తీసుకొనుచుండగా దేహము పుష్టి పొందగలదు, వ్యాధులు తొలగిపోతాయి. సర్వవ్యాధి వినాశని. షణ్మాషార్ధాత్ షణ్మాసపు అర్ధకాలంలో మూడు నెలల కాలం విపరీతకణిని అభ్యసించటం చేత ముసలితనం యొక్క గుర్తులైనట్టి ముడతలు తొలగుతాయి, వార్ధక్య ఛాయలు తొలగిపోతాయి. మొట్టమొదటి ఒకటి రెండుని లతో ప్రారంభించి క్రమంగా ప్రతిరోజు యామము గడియకాలము 45 నీడొట్లు ఈ అధశిరశ్చ ఊర్ధ్వపాదం ధారణ రూపముగు కరణి విపరీత యోగాభ్యాసము చేయుటచే కాలమును జయించి కాలజిత్ అగుచున్నాడు. త్రికాలములలో నిత్యసత్యము అయినట్టి ఆత్మతత్వభావన యొక్క అనునిత్యత్వము కాలజిత్ లక్షణము సిద్ధించుచున్నది. వజ్రోళి అభ్యాస ఫలము కేవల కుంభక జీవ బ్రహ్మైక్య భావ మహామోనానంద యోగ సాధన విశేషము. వజ్రోళి సిద్ధి లభించిన యోగి ఇక సిద్ధయోగియే, సిద్ధపురుషుడే. అతడు ఈ శరీరము యొక్క రాకపోకలు ఆవలైవల అంతా ఎరిగినవాడై సహజమునిత్యము అగు అతీతస్థితుడై ఉంటాడు. ఈ జగత్తులు అనుస్వప్న దృశ్యముల రాకపోకలు ఎరిగినవాడై ఉంటున్నాడు. అదియే ఆత్మాకాశ విహార రూపమగు ఖేచరి యోగము యొక్క తత్వ పరాకాష్ఠార్థము. ఖేచరుడే స్వీయ వినోద విన్యాసంగా జన్మ వ్యవహారములు గల స్వకీయ ఉద్యానవనములో విహరిస్తున్న ఆత్మసంచార ఆనందమును యోగ విద్యాసిద్ధుడు పొందుచున్నాడు. అమరోడి యోగ విద్య యోగాభ్యాస ఫలంగా ఆ యోగి జన్మ జన్మాంతర కర్మ కర్మాంతర విషయములకు విషయుడే కానట్టి అమరీ స్థానము చేరిన వాడే ఉంటున్నాడు. ఇదంతా లేదు ఇదంతా నేనే అనే ఉభయ సత్ఫల రూపమగు నస్యయోగమును ప్రతిరోజు ప్రతి సంఘటన సందర్భములలో సుశిక్షితుడగుచు వజ్రోళియోగము అభ్యసించువాడు అట్టి యోగను నిత్యత్వమును సిద్ధించుకున్నప్పుడు అమరోళియోగి అని పిలువబడుచున్నాడు. రాజయోగి ఒక చక్రవర్తి సమక్షంలో ఆయన అనుజచే మంత్రులు ఒక నాటకమును వేయించుచున్నప్పుడు ఆ చక్రవర్తి ఆ నాటకమును వినోదముగా సందర్శిస్తూ చిరునవ్వులు చిందిస్తున్న రీతిగా, ఒక కథారచయిత తాను వ్రాసిన కథను చదువుతూ వినోదిస్తున్న విధంగా, ఒక స్వప్నద్రష్ట తెల్లవారి లేచిన తరువాత రాత్రి తాను చూచిన స్వప్న దృశ్యమును మనోఫలకల్లో చూచురీతిగా, ఈ జగత్తును తన ముఖ్యమంత్రియగు బుద్ధి సాంస్కృత మంత్రియగు మనస్సు అందిస్తున్న వినోదముగా దర్శించుచు రాజయోగి అగుచున్నాడు. సర్వలోకాంతర్గతమైన ప్రయోజనములను సంగతులను సందర్భములను సంబంధములను బాంధవ్యములను వాటి వాటి పరిధులన్నీ బుద్ధిచే అధిగమించినవాడే నిష్పన్నుడు అన్కాచబల్ బాయి వర్డ్లీ ఇవెంట్స్ అయి యోగ సాధనల ఫలితంగా వివేక వైరాగ్య సంపన్నుడై చివరికి రాజయోగిగా వెలిచున్నాడు. ఈ విధంగా యోగ మార్గంలో వజ్రోళి అమరోళి రాజోళి అనువర్స క్రమంగా చివరికి రాజయోగి అయి ప్రకాశించుచున్నాడు. వజ్రోళి అన్యము పట్ల అతీతత్వ ధారణ, అమరోడి అమూత స్వరూపమగు కాలతీతమగు స్వస్వరూప ధారణ, రాజయోగి సమస్తము స్వకీయ కల్పనగా ధారణ. గురువర్యులు విష్ణుస్వరూపులగు ప్రియ శిష్యజనులారా, ఈ విధంగా బ్రహ్మదేవుడు విష్ణు భగవానుల లోకశ్రేయోదాయకమగు సంవాదము చెప్పుకున్నాము. పురుషోత్తముడగు విష్ణు భగవానుడు యోగయోగీశ్వరుడై మహాతపోధనుడై జగద్గురువై యోగ మార్గన్వేషములకు యోగ సాధకులకు వారివారి మార్గములలో మార్గమంతా కాంతిపుంజములతో నింపి చీకటిని పారత్రోలు దీపముగా వెలిచున్నారు. అట్టి విష్ణుభగవాననికి నమస్కరిస్తూ యోగధ్యాన మార్గములలో ఆ భక్తవత్సలుని శరణువేడుచున్నాము. ప్రియాతి ప్రేమగు మమాత్మానంద స్వరూప శ్రోతమహాజనులారా, ఈ సంసార సముద్రము అతి భయంకరమైనది బహుచమత్కారమైనది కూడా. ఎంత చిత్రవిచిత్రములు ఇందులో సందర్భమగుచున్నాయో గమనిస్తూ ఉంటే బహు ఆశ్చర్యం. పుట్టిన పసిబాలుడుగా ఏ స్త్రీ మాతృ స్థనముల నుండి జాలువారు పాలను త్రాగటానికి వేగిరపడుచు ఏడ్చుచున్నాడో తల్లిపాలు త్రాగుచు ఆకలి తీరి ఆనందిస్తున్నాడో అట్టి స్థనములను యవకుడై శృంగార భావములతో పీడించి ఆనందిస్తున్నాడు. యస్తనః పూర్వపీతః తం నిష్పీడ్యముదం అశ్నుతే, ఏ యోని నుండి మాతృగర్భము నుండి బయల్వెడలి ఈ పాంచభౌతిక ప్రపంచంలో ప్రవేశించి దేహధారి అయి అటూ ఇటూ తిరుగాడుచున్నాడో ఆ యోనియందే శృంగార ఉద్రేకమును పొంది రమించుచున్నాడు. యస్మాత్ జాతో భగాత్ పూర్వం తస్మిన్ ఏవ భగే రమన్, ఎవ్వరూ వర్తమానవ జన్మలో తల్లియో ఆమెయే మరొక జన్మలో భార్యగాగుచున్నది. ఎవరు భార్యయో ఆమె మరొక ఉపాధిచే తల్లి అగుచున్నది. యామాతా సపునః భార్య యా భార్య మాతృకైవహి. ఎవరు ఇప్పుడు తండ్రియో అతడు మరొకప్పుడు మరొక ఉపాధిచే కుమారుడుగా అగుచున్నాడు. ఎవడు ఇప్పుడు కుమారుడో అతడు ఆ జీవునికి తండ్రిగా అగుచున్నాడు. యహ పితా సపునః పుత్రో యహ పుత్రః సపునః పిత. ఈ విధంగా ఏవం సంసారచక్రేణ కూపచక్రే ఘటా ఇవ భ్రమంతో యోని జన్మాని కృత్వా లోకాంతు సమస్నుతే. నూతిలో త్రాడుకు కట్టబడి బొక్కెన బకేట్ నూతిలో పైకి క్రిందికి తిరుగాడుచున్న విధంగా ఈ జీవుడు భ్రమాత్మకమగు సంసారకూపల్లో అనేక జన్మ పరంపరల రూపంగా ఒక యోనిలో ప్రవేశించినా జీవించి మరణించి మరొక యోనిలో ప్రవేశించుచూ లోకలోకాంతరములలో తిరుగాడుచున్నాడు. ఈ లోకములు ఈ దేహ దేహాంతర వ్యవహారములు ఇవన్నీ ఆత్మయందే కల్పితములై ప్రదర్శనములుగా అగుచున్నాయి. ఇది ఎంత ఆశ్చర్యం! మత్య పాతాళ స్వర్గ త్రయోలోకములు రుక్ యజుర్ సామత్రయోవేదములు ప్రాతః మధ్యాహ్న సాయంత్ర గాయత్రి సావిత్రి సరస్వతి త్రిసంధ్యలు ఉదాత్త అపర్ అనుదాత్త లోయర్ స్వరిత ఇన్ బిట్వీన్ త్రిస్వరములు యజ్ఞ విధానములోని గార్హపత్య దక్షిణ ఆహవనీయ త్రయో అగ్నులు సత్వ రజో తమో త్రిగుణములు ఇవన్నీ కూడా త్రయక్షర రూపమగు అవమా ఓం నందు నిబిళీకృతమై ఉన్నాయి. పైచెప్పిన త్రయీ రూపములన్నీ మట్టి బొమ్మలతో మట్టివలే ఓంకారము చేతనే నిర్మితమై ఓతప్రోతమై ఒకే దారము వస్త్రములో నిలువుడ్డముగా నేయబడు తీరుగా ఉన్నాయి. అట్టి ఓంకారమే ఆత్మకు సంజ. అన్ని ప్రయత్నములు ఆత్మసిద్ధి కొరకే, ఎందుకంటే ఆత్మయే సత్యము, నిత్యము, సర్వము. ఆత్మయొక్క సంప్రదర్శన చమత్కారమే ఇదంతా. ఎప్పుడూ ఎక్కడా ఏది ఆత్మకు అన్యమై లేదు, ఉండబోదు, ఉంది, ఉండలేదు. పుష్పము యొక్క మధ్యభాగంలో సుగంధము ఏ విధంగా ప్రత్యక్షమై ఉంటుందో ఆ విధంగా లోక వేద సంధ్య స్వర అగ్ని గుణత్రయీ విశేషములలో ఆత్మ ప్రత్యక్షమై ఉన్నది. ఆత్మలోనే ఇవన్నీ ఓత ప్రోతమై ఉన్నాయి. పాలలో నేయి అంతటా ఉన్నట్లుగా సర్వజీవుల అంతర్ బహిస్థానములందు పద్నాలుగు లోకములందు ఆత్మ అంతర్గతమై ఉన్నది. అంతటా ఆత్మయితే ఓతప్రోతమయ్యున్నది. తెలలలో నువ్వులలో అంతటా నూనె దాగి ఉన్న తీరుగా సర్వజీవులయందు ఓంకారరూపమగు ఆత్మ సర్వత్రా అంతరాంతరమే ఉన్నది. పాషాణములో బంగారు ఖనిజ ఖండములలో బంగారము దాగి ఉన్నట్లు సర్వజీవులలో అజ్ఞానముచే కప్పబడి ఆత్మ ప్రకాశించుచున్నదే ఉన్నది. లోహపరిశుద్ధిచే బంగారము లభించినట్లుగా మనోబుద్ధులలోని దృశ్య భ్రమలరూపమగు సర్వదోషములు తొలగించుకొనుటచే ఆత్మానుభవము సిద్ధించుచున్నది. అట్టి ఆత్మాహం స్వానుభవముచే సమస్తము స్వస్వరూప సచ్చితానంద చమత్కారమై సమస్తము లీలా క్రీడా వినోద ఆనందభరితమై స్వానుభవమగుచున్నది. మనోస్థానము హృదిస్థానే స్థితం పద్మం హృదయస్థానములో ఒక పద్మము సంస్థితమై ఉన్నది. తస్య వక్త్రం అధోముఖం అద్దాని ముఖము క్రిందవైపుగా అధోముఖంగా ఉన్నది. ఊర్ధ్వనాళం అధోబిందుం నాళము ఊర్ధ్వముగాను బిందువు అపౌంట్ క్రిందకుగాను ఉన్నది. తస్య మధ్యే స్థిత మనః ఆ బిందువు యొక్క మధ్యలో మనస్సు సంస్థితమయ్యున్నది. అట్టి మనస్సునందు పరమపురుషుడు సంస్థితుడై ఉన్నారు. అట్టి హృదయ పద్మము అకార శబ్దోపాసనతో రెక్క విప్పుకొనుచున్నది. ఉకార శబ్దోపాసనచే వికసించుకొనుచున్నది. మకార శబ్దోపాసనచే నాదము వినబడుచున్నది. అర్ధమాత్రచే పద్మము మధ్యగా గల చంచలమగు మనస్సు నిశ్చలమగుచున్నది. అట్టి నిశ్చలమగు మనస్సుచే యోగేప్తాత్మనకు స్వస్వరూప అఖండాత్ముడు సందర్శితుడగుచున్నాడు. అట్టి పరమాత్మ దర్శనముచే శుద్ధ స్ఫటికముతో సమానము, కళంకరహితము, నిష్కళంకము, సర్వపాపదృష్టులను పావనముగా చేసి వేనది. అగు తత్పరమపదము లభించుచున్నది. అట్టి పరమపురుషునితో మమేకమగుట పరమపదము సిద్ధించుట ఎట్లా? తాబేలు తన యొక్క చేతులను, కాళ్లను, శిరస్సును వెనుకకు మరల్చి తనయందే ధరించినదై యున్నరీతిగా ఈ యోగి కూడా నవద్వారములను వాయుపూరణ రేచకములతో మూసివేచున్నాడు. పైన లోపలి నిశ్వాసనము, రేచకము ద్వారా నవద్వారములలో సహజ కుంభకముచే మనస్సు యొక్క ప్రవేశమును నిరోధించుచున్నాడు, నిషిద్ధముగా చేయుచున్నాడు. ఘటమధ్యే యథా దీపో నివాత కుంభకం విదుహ, కుండమధ్యలో ఏ విధంగా అయితే వాయుచలనము లేనట్టిదై నిశ్చలముగా దీపము వెలుగుచున్నదో యోగి కూడా. నిషిద్ధేహ నవభిద్వారేహ నవద్వారములలోకి ప్రసరించుచున్న ఇష్టాయిష్ట రూపములతో కూడిన మనస్సును నిరోధించినవాడే నిర్జనే నిరుపద్రవే అఖండ ఆత్మరూపుడనగుటచే సర్వులు సర్వము అట్టి అఖండాత్మరూపులే కనుక నిర్జనుడై ఒంటరివాడ చుట్టముకడు లేడు. వామన చరిత్ర మహాభాగవతము పోతనామాత్యులవారు ఎటువంటి జన్మ మృత్యు జర అవ్యాధి సుఖ దుహఖ సంబంధ అనుబంధ సాంసారిక ఉపద్రవములచే ఏమాత్రము స్పృశించబడనివాడే నిశ్చింతేహ లోకముల అంతర్విశేషముల గురించిన చింతలను కించిత్కూడా హృదయములో లేనివాడే ఈ పాంచభౌతిక జగదృశ్యమును ఇంద్రియార్థముల మేళన కల్పనుగాను, స్వప్న సదృశంగాను, ఇంద్రజాల కల్పనగాను, స్వకీయ కథాకథన విశేషముగాను, అనేక వాయిద్యములతో కూడిన సంగీత సమ్మేళనముగాను నిశ్చింతగా దర్శించుచు యోగసేవయ ఆత్మమాత్రేణ అవశిష్టం. తన యొక్క యోగాభ్యాస బలంచేత కేవల అఖండ సర్వస్వరూప సర్వాత్మక ఆత్మమాత్రుడు అయి శేషించినవాడే ఉంటున్నాడు. యోగులందరికీ మార్గము లక్ష్యము అదియే అయి ఉన్నది. అట్టి యోగసిద్ధుడే యోగాభ్యాసకులకు మార్గదర్శి. ఇతి యోగతత్వ ఉపనిషత్. ఓం శాంతియః శాంతియః శాంతియః.